ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్యం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుకం. డిడ్ వి ఫినిష్ 22nd? ఓకే, చెప్దాము. నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపః, నశోషయతి మారుతః. చూడండి, లోకంలో ఉండే దృష్టికి గీతాశాస్త్రంలో ఉండే దృష్టికి చాలా తేడా ఉంది. చాలా పరస్పర విరుద్ధంగా ఉంటాయి రెండు దృష్టిలు కూడా. లోకంలో ఏమనుకుంటామంటే కత్తి కటార్లు మొదలైన ఈ శస్త్రములు, గన్స్ మొదలైన శస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి నన్ను సంహరిస్తాయి, నన్ను చంపేస్తాయి అని మనం ఆ రకంగా అనుకుంటాం. కానీ వాస్తవంలో ఆత్మస్వరూపం ఏదైతే కలదో దానిని శస్త్రములు ఛేదించలేవు. న పృథ్వీ న జలం నాగ్ని న వాయు ద్యౌర్నవా భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే అనే ఒక శ్లోకం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, నీవు పృథ్వీ అనే భూతము నీవు కాదు. నేను ఈ జడ దేహము అని ఎప్పుడైతే స్వీకరించానో అప్పుడు శస్త్రములు నన్ను ఛేదించుట అనేది సంభవమవుతుంది. నయనం చిందంతి శస్త్రాన్ని అంటే అర్థం కత్తి కటార్లు మొదలైనవి ఈ దేహానికి గాయాన్ని చెయ్యలేవు అని కాదు. దేహమునకు గాయం అయినప్పటికీ ఆత్మను ఛేదించలేము అని అర్థం. దేహానికి ఏదైనా చేయగలిగితే అది వేరే సంగతి. ఆత్మస్వరూపాన్ని శస్త్రములు ఛేదించలేవు అంటే నీవు పృథ్వీవి కావు. నయనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాప. సో నీవు జలము కాదు, నీవు అగ్నివి కాదు. న జలం, నా అగ్ని, నా వాయు, నా ద్యౌ, నీవు ఆకాశము కాదు. మరైతే నేనేమిటి అంటే వీటన్నిటికీ సాక్షిగా ఉండే చిత్స్వరూపుడవు, చైతన్య స్వరూపుడవు అనే ఈ సత్యాన్ని తెలుసుకో. తెలుసుకుంటే ఏమవుతుంది? ముక్తయే, మోక్షాన్ని పొందుతాడు. చాలా చాలా విలక్షణమైన ప్రతిపాదన, చాలా గంభీర, వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. సో దేహమే నేను అని అనుకోబట్టి ఈ పంచభూతములకు ఉండేటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వస్తాయి. ఉదాహరణకి, ఎవరైనా శస్త్రాఘాతంతో మరణిస్తే దాన్ని ఏదో దుర్మరణం అని అనుకుంటా. మళ్ళీ మన లోకంలో రెండు పదాలు వినపడతాయి, మరణానికి తోడుగా ఇంకో రెండు పదాలు, మరణము, దుర్మరణము, అపమరణము అని. ఇలాంటి భావాలు ఉన్నాయి లోకంలో. మరణము అంటే మరణించేది. ఎవరు మరణించేది? నేనే మరణించేది. అరే, నేను ఆత్మస్వరూపుడను, నాకు మరణము లేదు అని తెలుసుకోవటానికి చాలా కఠినమైన, కష్టం అవుతూ ఉంటుంది. నెంబర్ వన్. తర్వాత, సరే ఆత్మస్వరూపుడు మరణించడు, జీవుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు, పునర్జన్మ ఇది అది అదంతా అలా ఉంచండి. అపమరణము, దుర్మరణము. ఇప్పుడు మరణించాడు అనుకోండి, వీడికి ఏదో గుండె నొప్పో లేకపోతే ఏదో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయాడు అనుకోండి, దట్ ఈజ్ ఆల్ రైట్. ఏ లారీయో ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అనుకోండి, దుర్మరణము. హౌ కెన్ యూ సే దట్? ఇప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి, తర్వాత హాస్పిటల్లో చచ్చిపోయాడు అనుకోండి అనారోగ్యం చేతను, దీంట్లో ఒకటి సన్మరణము ఇంకొకటి దుర్మరణము, వేర్ ఫ్రమ్ దిస్ ఐడియా హ్యాస్ కమ్? సో అలాగంటే ఐడియా ఉన్నదే చాలా తప్పు ఐడియా. ఎగైన్ దేహాత్మభావం నుంచి వచ్చినటువంటి భావజాలం ఇవన్నీ కూడా. ఏది దుర్మరణము? ఇలాంటి మాటలు విన్నారా మీరు? వాడు దుర్మరణాన్ని పొందాడు అని అంటారు. ఏమిటి దుర్మరణం అంటే? ఏమిటి అనర్థం ఉందా దానికి? తర్వాత దీని మీద పెద్ద పెద్ద చర్చలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చర్చ చేసేవాళ్ళకి, చర్చ చేసేవాళ్ళు ఉపన్యాసం చెప్పేవాళ్ళు కూడా మౌలికమైన సత్యాన్ని పక్కన పెట్టి ప్రసంగాలు నడుస్తూ ఉంటాయి. సో మా ఆత్మకు మరణము లేదు అని తెలుసుకోవాల్సింది పోయి ఆ దేహానికి వచ్చిన వచ్చిన మరణం అనేది అది అపమరణమా దుర్మరణమా, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. అలాగే అపమరణము, అపమరణము అంటే అకాలములో మరణించుట. ఎలాగా? హౌ? ప్రతి సునామీ వచ్చి మరణించాడు, అది అకాలము. హౌ డు యు నో దాట్? కాబట్టి అపమరణము అనేది, దుర్మరణము అనేది ఎప్పుడు ఉంటాయి? మరణం అనేది ఉంటే ఉంటాయి. మరణం అనేదే అంగీకారం కానప్పుడు ఈ భావాలకి అర్థమే లేదు. కాబట్టి దేహము పంచభౌతికం కనుక, పంచభూతములతో చేయబడినది కనుక, ఆ పంచభూతాలకి చెందిన లక్షణాలు దేహానికి వర్తిస్తాయి. పంచభూ, ఇప్పుడు కత్తి ఉందనుకోండి, పృథివీ, కత్తి అంటే పృథివీ, సాలిడ్ మ్యాటర్. దేహము కూడా అటువంటి పృథివీ తత్వమే కనుక ఆ కత్తి దేహానికి గాయాన్ని చేయగలుగుతుంది. ఒకప్పుడు దేహానికి ఉపకారం కూడా చేయగలుగుతుంది పృథివీతత్వం. బయట నుండే పృథివీతత్వమే ఆహార రూపంగా దేహానికి ఉపకారం చేస్తుంది, అదే పృథివీతత్వము కత్తి రూపంగా దేహానికి గాయాన్ని కలిగిస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ పృథ్వీ అండ్ పృథ్వీ. ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు, గుణా గుణేషు వర్తంతే అంటాడు. ద గుణాస్ ఇంటరాక్ట్ విత్ ది గుణాస్ అంటాడు. అండ్ వాట్ అబౌట్ యూ? ఐఆమ్ అబౌవ్ ద గుణాస్ అని అలాగనమాట. కాబట్టి నయనం చెందంతి శస్త్రాన్ని. అలాగే దేహము నందు అగ్నితత్వం ఉన్నది కనుక బయట నుండే అగ్నితత్వము ఈ అగ్నితత్వాన్ని ప్రభావితం చేస్తుంది. సో బయట నుండే అగ్ని ఈ అగ్నికి ఉపకారకము అవుతుంది, అపకారకము అవుతుంది. ఇప్పుడు బాగా చలిగా ఉన్న చోట దేహం తట్టుకోలేకపోతే అప్పుడు మంటను వెలిగిస్తే ఆ మంట దేహానికి రక్షణను కలిగిస్తుంది. మరి అట్ ది సేమ్ టైం అదే మంట ఇంకో సందర్భంలో దేహానికి హానిని కూడా కలిగిస్తుంది. అలాగే వాటర్, జలం లేకపోతే దేహం బతకలేదు, బట్ అట్ ది సేమ్ టైం జలం అధికమైనప్పుడు దేహము వినాశాన్ని పొందుతుంది. అలాగే వాయువు కూడా నశోషయతి మారుత. సో నీవు ఈ పంచభూతముల సమ్మేళనమైన దేహము కాదు అని చెప్పటానికి ఇంతకంటే చక్కటి పరిభాష మీకు ఇంకెక్కడా కనపడదు. నీవు పంచభౌతిక దేహము కంటే విలక్షణమైన ప్రాణతత్వానివి, లేక చైతన్యతత్వము నీ స్వరూపము అని చెప్పడంలో ఈ ప్రక్రియ, ఈ భాష చాలా బాగుంది. నయనం చెందంతి శస్త్రాన్ని. దీంట్లో మీకు ఒక పాయింట్ చెప్తాను, మీరు గమనించండి. ఇప్పుడు ఈ సెల్ డివిజన్ అని చూస్తుంటారు, చూసో వినో ఏదో మొత్తానికి. ఓ సెల్ ఉంటుంది, మైక్రోస్కోప్లో చూస్తూ ఉంటారు కూడా. అలా చూస్తుండగానే ఒక సెల్, లివింగ్ సెల్ రెండు సెల్స్ అవుతుంది. అలా చూస్తుండగానే విడిపోయి రెండు సెల్స్ అవుతుంది. సో ఇప్పుడు చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఒక సెల్లో దేహం ఉన్నది, ఆ దేహం నుంచి రెండు దేహాలు వచ్చాయి. మ్యాటర్ ఈజ్ అకౌంటెడ్ ఫర్, మ్యాటర్కి అకౌంట్ చెప్పచ్చు, అదేం సమస్య కాదు. సో అలాగా ఈ సెల్ బాగా పెరిగి పెద్దదయ్యి అప్పుడు రెండు కింద పెడుతుంది. అది పెరిగి పెద్దదవటానికి కావలసినటువంటి ఆహారము అది ఆ సెల్ కల్చర్ నుంచి దానికి వస్తుంది. సో మ్యాటర్ ఈజ్ నాట్ ది ఇష్యూ, మ్యాటర్ ఈజ్ ఆల్వేజ్ అకౌంటెడ్ ఫర్, బట్ ది ఇష్యూ ఈజ్ ఇప్పుడు అది లివింగ్ సెల్, ఒక సెల్ ఉన్నప్పుడు లైఫ్, ఒక లైఫ్ అది. ఇప్పుడు రెండు సెల్స్ అయినప్పుడు రెండు లైఫ్స్. ఏమండి, ఇప్పుడు దీంట్లో అకౌంట్ ఎలాగంటే, ఒక లైఫ్ రెండు లైఫ్లు అయిందా అన్నది ఆలోచించదగ్గ విషయం. ఒక లైఫ్ కనుక రెండు లైఫ్లు అయినట్లయితే మీకు ఈ సెల్లో ఉండే లైఫ్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఆ సెల్లో ఉండకూడదు, అక్కడుండే కొన్ని లివింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉండకూడదు. మరి సగం అవడం అంటే అంతే కదా, లైఫ్ సగం అవ్వడం అంటే ఇక్కడ ఉన్న ప్రతీది అక్కడ ఉంటే దాన్ని సగం అవడం అంటారా? దాన్ని సగం అవడం అంటే, ఇప్పుడు యాపిల్ పండు రెండు ముక్కల కింద కోసారనుకోండి, కోసం ఒక ముక్క విడికి ఒక ముక్క వడికి పెడితే ఇక్కడ ఉన్న ముక్కలో ఉన్న లక్షణం అక్కడ ఉండదు, అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. ఇప్పుడు యాపిల్ పండు పార్షల్గా కొద్దిగా దెబ్బతిందనుకోండి, రెండు ముక్కలు కోసిపెట్టారనుకోండి, ఒకడికి మంచి ముక్క వస్తుంది, ఇంకొకటికి కొంచెం దెబ్బతిన్న ముక్క వస్తుంది. ఇక్కడ సెల్ డివిజన్లో అలా అవ్వట్లేదు. అంటే మీరు సెల్ యొక్క డివిజన్ అని మ్యాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదని అభిప్రాయం. మెటీరియల్ దృష్టితో చూసినప్పుడు ఒక ప్రాణం రెండు ప్రాణాలు అయింది అన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఒక ప్రాణం రెండు ప్రాణాలు కాలేదు. ఎందుకంటే ఒక ప్రాణం రెండు ప్రాణాలు అయిన పక్షంలో ఆ ముందుండే ప్రాణిలో సగం మహిమ ఒక సెల్కి, ఇంకో సగం మహిమ ఇంకో సెల్కి రావాలి. అలా రావటల్లా ఈ సెల్ నుంచి ఏ విధమైన ప్రాణి పుట్టగలదో మళ్ళీ ఈచ్ సెల్ కెన్ గివ్ రైజ్ టు సిమిలర్ లైఫ్ ఫామ్, టోటల్లీ సిమిలర్ లైఫ్ ఫామ్ ఇవ్వగలుగుతుంది. ఈ రెండు సెల్స్ తీసుకుని మీరు కనుక దాన్ని కల్చర్ చేసినట్లయితే ఈ సెల్లలోంచి ఏ చెట్టు పుడుతుందో ఇంకో సెల్లలోంచి కూడా అలాంటి చెట్టే పుడుతుంది. వీటి ఈ రెండు సెల్స్ ఏ సెల్ నుంచి వచ్చాయో దాని నుంచి కూడా అలాంటి చెట్టే పుడుతుంది. అంటే ప్రాణతత్వము అది ఏ ఈ తల్లి సెల్లో పూర్ణంగా ఉంది. ఆ సెల్ రెండు కింద విడిపోయినప్పుడు మళ్ళీ రెండింటి ఎందు కూడా పూర్ణముగానున్నది. ఇప్పుడు కోడి నాలుగు గుడ్లు పెట్టిందనుకోండి, నాలుగు 1/4 కోడులు వస్తాయా లేకపోతే నాలుగు పూర్తి కోడులు వస్తాయా? సంథింగ్ లైక్ దాట్. కాబట్టి దేహానికి డివిజన్, మ్యాటర్కి డివిజన్ అన్నది ఉంది. అకౌంట్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ ప్రాణానికి చైతన్యానికి అకౌంట్ ఉండదు, డివిజన్లో అకౌంట్ ఉండదు. పూర్ణత్వము అంటే అర్థం అదే. అంచేతనే ప్రాణతత్వాన్ని, దానికి మూలంలో ఉన్న చైతన్యతత్వాన్ని అర్థం చేసుకునే సందర్భంలో ఈ మనస్సు చూపించేటువంటి ఏ పదార్థ బుద్ధి అయితే ఉంటుందో దానికి అతీతంగా మనం ఎదగాల్సి ఉంటుంది. మనస్సులో దేశబుద్ధి, కాలబుద్ధి, వస్తుబుద్ధి ఇవి ఉంటాయి. ప్రతిదాన్ని కూడా అలాగే మనస్సు పరిశీలిస్తూ ఉంటుంది. ప్రతి మనస్సు చేత తెలియబడే సర్వము దేశమునకు కట్టుబడి ఉంటుంది. దేశము అంటే స్థానము, స్పేస్లో బౌండ్ అయి ఉంటుంది. అలాగే కాలానికి కట్టుబడి ఉంటుంది. అలాగే ఒక పదార్థం ఇంకో పదార్థం నుంచి విడివడి భేదంగా భిన్నంగా ఉంటుంది. నానాత్వ విశిష్టంగానే మనస్సు వస్తువుల్ని చూడగలుగుతుంది. కానీ ఇప్పుడు ఒక సెల్ రెండు సెల్స్ అయిన చోట అక్కడ ఉండే ఆ ప్రాణతత్వం ఉన్నదే, అది దేశానికి, కాలానికి, వస్తు భేదానికి అతీతంగా అది ఉంటుంది. ఆ పూర్ణత్వాన్ని మనస్సు చూడలేదు. మనస్సు చేత గ్రహింపబడేది కాదు అది. మనస్సుకుండేటువంటి ఈ దేశబుద్ధి, కాలబుద్ధిని తొలగించినప్పుడు ఆ పూర్ణత్వం అనుభవానికి వస్తుంది. కాబట్టి వ్యక్తి తన స్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో జడమైనటువంటి దేహమును చూచి ఆ దేహానికి ఉండే లక్షణాలే తన యందు ఆరోపించుకుని తనకి గాయం తగిలిందనో, తను తను నీళ్లలో మునిగి చచ్చిపోతానో, తను నిప్పులు కాలి చచ్చిపోతానో, గాలికి ఏదో అయిపోతానో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళొద్దని, లేకపోతే నీళ్లలోంచి తనను తాను రక్షించుకోవద్దనే అభిప్రాయం కాదు. బట్ ది ఫ్యాక్ట్ షుడ్ బి క్లియర్లీ అండర్స్టూడ్. అభిప్రాయం ఫుల్ హార్డీగా వెళ్ళి నీళ్ళ నశోషయతి మారుతహానో ఆపహాన క్లేదయంతి అనో వెళ్ళి నీళ్లలో దోమకమని, హుస్సేన్ సాగర్లో దోమకమని అభిప్రాయం కాదు. బట్ ఒకవేళ ఏ కారణం చేతనైనా హుస్సేన్ సాగర్లో పడ్డా మునిగిపోయేది దేహమే కానీ ఆత్మ కాదు అని తెలిసి ఉండడం అవసరం. ముక్తయే. ఆ సత్యాన్ని తెలుసుకోకపోయినట్లయితే వాడు దేహమునకు బందీ అయి ఉంటాడు. మోక్షానికి ఇదే మార్గం. ఫైనల్లీ ఆత్మస్వరూప జ్ఞానము అంటే ఇదే, తాను దేహము కాదు అని తెలుసుకోవటమే. తాను దేహము కాదు అని తెలుసుకోవటము అంటే కేవలం ఉరికే చిలక పలికినట్టుగా నేను దేహము కాదు అని అనడం కాదు. దేహమునకు ఏది జరిగినా అది నాకు జరుగుటలేదు అనే సత్యాన్ని చాలా దృఢంగా అవగాహన చేసుకోగలగటం, దాని పేరే ఆత్మజ్ఞానము అని అంటారు. కాబట్టి దీని భాష్యకారులు చూద్దాము. ఆయన ఏమంటున్నారంటే అవతారికలో కస్మాత్ అవిక్రియ ఏవ ఇది ఆహా, ఆత్మస్వరూపమునందు ఏ వికారములు ఉండవు అని ఇంతకుముందు చెప్పడం అయినది. అది ఎలాగా, హౌ వికారములు లేవని ఎలా చెప్పగలరు అంటే, చూడండి వికారము అంటే మార్పు. వికారములు అనేవి నాలుగు రకాలుగా ఉన్నాయి. ఒకటి పృథివీ యొక్క, పృథివీతత్వము యొక్క వికారము. సో ఇప్పుడు సాలిడ్ మెటీరియల్ని ఇంకొక సాలిడ్ మెటీరియల్ వచ్చి అటాక్ చేసినట్లయితే, లేకపోతే కొలైడ్ అయినట్లయితే వికారాలు వస్తాయి. తర్వాత నీటి యొక్క సంయోగం చేత వికారాలు వస్తాయి. నీటిలో పారేస్తే దానికి ఏవో వికారాలు వస్తాయి. ఇప్పుడు మట్టి కొండని, మట్టిని తీసుకెళ్ళి, మట్టి ముద్దను తీసుకెళ్ళి నీటిలో పారేశారనుకోండి, అది విడిపోతుంది. ఏదో అవుతుంది. కట్టెన తీసుకెళ్ళి నీటిలో పారేస్తే ఉబ్బుతుంది, ఏదో అవుతుంది. నిప్పుల్లో పారేస్తే వికారం వస్తుంది, గాలిలో పారేస్తే వికారం వస్తుంది. కాబట్టి అటువంటి వికారములన్నీ దేహానికి వస్తూనే ఉంటాయి. ఈ వికారములు ఆకాశానికి వికారం ఉండదు, ఆకాశం వికారాన్ని కలిగించదు, వికారమును పొందదు. అంచేతనే మీకు దృష్టాంతంలో నాలుగు భూతాలే దృష్టాంతంగా ఇస్తారు, ఐదోది దృష్టాంతంగా ఉండదు. కనుక ఈ నాలుగు రకములైన వికారములు సంభవము, ఈ నాలుగు వికారములు దేహానికి ఉన్నాయి, ఆబ్వియస్లీ ఆత్మస్వరూపానికి ఈ వికారములు లేవు, అది ప్రతిపాదన. అందాము, ఏనం ప్రకృతం దేహినం నచిందంతి శస్త్రాణి నిరవయవత్వాత్ నా అవయవ విభాగం కుర్వంతి శస్త్రాణి అస్యాదీని. ఏనం శస్త్రాణి న చిందంతి, అది వాక్యం. ఏనం అంటే దేహినం, దేహ దేహీ అని రెండు విభాగం చేసి పెట్టారు కదండి. దేహము వేరే, దేహి వేరే. దేహములో ప్రకటమయ్యేటువంటి ఏ ప్రాణతత్వము గలదో, లేదా ఇంకా బెటర్ ఆ ప్రాణతత్వానికి మూలంలో ఉండే ఏ చైతన్యము గలదో దానిని దేహి అని అంటారు. దేహంలో ప్రకటమయ్యేది దేహి, దేహము గలది దేహి, దేహము దేహము గలది. గృహము గృహి, ధనము ధని, దేహము దేహి. దేహం వేరు దేహి వేరు. దేహానికి వచ్చిన మార్పు దేహికి రానక్కట్లా, ఎప్పుడూ వస్తాయి. దేహమే దేహి అనే అజ్ఞానం చేతన వస్తాయి, లేకపోతే రానక్కర్లేదు. సో ఎనీవే, సో ఈ ఏనం అంటే ఈ దేహినం. పై శ్లోకంలో దేహీ సంజాతి అని ఉంది కదా, దేహి కొత్త దేహములను పొందును అని ఉంది. ఆ దేహి గురించి చెప్తున్నారు. ఏనం ప్రకృతం దేహినం, ఈ దేహిని. ప్రకృతం అంటే కాంటెక్స్ట్లో ఉన్నటువంటి దేహిని. ఇక్కడ చర్చనీయాంశం ఏమిటి, దేహి. దేహముందు ప్రకటమయ్యే ఏ తత్వము, ప్రాణతత్వము జీవతత్వము గలదో దానికి దేహి అని పేరు. అది చర్చనీయాంశం. దాని ప్రకృతం అంటే అర్థం అది, చర్చనీయమైన మనం చర్చిస్తున్నటువంటి ఈ దేహిని. శస్త్రాన్ని నచిందంతి, శస్త్రములు. శస్త్రాన్ని అంటే అస్యాదీని, అసి అంటే కత్తి. ఆది శబ్దం చేతను ఇంకా ఏమైనా గన్స్ ఇటువంటివి కూడా తీసుకోవచ్చు. అస్యాదీని కత్తి మొదలైనవి ఈ దేహిని ఛేదించలేవు, కోసివేయలేవు. అస్యాదీని నా చిందంతి, ఎంచేత కోసివేయలేవు అంటే, ఇప్పుడు చూడండి, ప్రాణము సెల్ దృష్టాంతం తీసుకుంటే ఆ సెల్ రెండు సెల్స్ అయినప్పుడు మెటీరియల్ వైజ్ మీకు డివిజన్ ఉంది. ఆ సెల్లో ఎంత మెటీరియల్ ఉందో అంత సెల్, అంత మెటీరియల్ మీకు రెండు సెల్స్లో కలిపి ఉంటుంది. ఆ ఒరిజినల్ సెల్ సే 1 యూనిట్ వెయిట్ ఉందనుకోండి, అది రెండు సెల్స్ కింద డివైడ్ అయితే ఈక్వల్ సెల్స్, ఈచ్ సెల్ విల్ బి స్మాలర్ దాన్ ది ఒరిజినల్ సెల్ టు స్టార్ట్ విత్. మళ్ళీ అది గ్రో అయినప్పుడు ఆ స్టేజ్కి వస్తుంది, బట్ టు స్టార్ట్ విత్ స్మాల్గా ఉంటుంది. తర్వాత ఆ సెల్ 1 యూనిట్ వెయిట్ ఉంటే ఈచ్ సెల్ వెయిట్ ఎంత ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఎందుకు అలా అయిందంటే, ఆ సెల్ యొక్క దేహ నిర్మాణంలో వినియోగింపబడిన ఏ పదార్థములైతే ఉన్నాయో, అంటే కొంత సాలిడ్ మెటీరియల్ ఉంటుంది, లిక్విడ్స్ ఏవో ఉంటాయి, ఫ్లూయిడ్స్ ఉంటాయి కదండి, వాటర్ మొదలైనవి, ఇవన్నీ కూడా సవయవములు అంటే అవయవములు కలిగిన ద్రవ్యాలు, ద్రవ్యాలు. సో ఘన ద్రవ్యం కావచ్చు, ద్రవద్రవ్యం కావచ్చు, ద్రవ్యములు. ద్రవ్యములు కనుక సవయవములు కనుక అవి విడదీసినప్పుడు వాటికి మెటీరియల్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ ఉండే అవయవాలు ఎక్కడుండవు, ఇక్కడ ఉండే అవయవాలు ఎక్కడుండవు అన్నట్టుగా ఇక్కడ ఉన్న అంటే మొత్తం వెయిట్లో సగమే ఉంటాయి. కానీ ప్రాణము సగము అగుటలేదు, ప్రాణశక్తి సగం అవటం లేదు. ఎందువల్ల, ఇప్పుడు ఒక సెల్లో ఉన్న మెటీరియల్ వైజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ ఇంటూ 2 హాల్వ్స్, ఛేదం వచ్చింది. కానీ ప్రాణశక్తికి ఛేదం రాలేదు. ఎందువల్ల, ఎందువల్లంటే ప్రాణశక్తి సవయవము కాదు, నిరవయవము. ఇప్పుడు కుండను 2 ముక్కలు చేసినప్పుడు ఆకాశం 2 ముక్కలు అవ్వలేదు, కుండే 2 ముక్కలు అయింది. సో ఎందుకంటే ఆకాశం నిరవయవం, దాన్ని 2 ముక్కలు చేయటం కుదరదు. కుండ అయితే సవయవం కనుక దాన్ని రెండు ముక్కలు చేయొచ్చు. విత్ పార్ట్స్, వితౌట్ పార్ట్స్. పార్ట్స్ ఉంటే రెండు ముక్క రెండు పార్ట్స్ కింద బ్రేక్ చేయొచ్చు. వితౌట్ పార్ట్స్ కనుక ప్రాణతత్వాన్ని రెండు ప్రాణాలు చేయడం కుదరదు. రెండు ప్రాణాలు అయినప్పుడు కూడా పూర్ణంగానే ఉంటుంది రెండు చోట్ల, ఓ సగం ఉండదు. ఎందుకంటే ప్రాణము అది పూర్ణ, ఎక్కడున్నా పూర్ణంగానే ఉంటుంది. అది మరి చిన్న పెద్ద ఉందంటే చిన్న పెద్ద ప్రాణము యొక్క చిన్న పెద్ద కాదు, అసలు చిన్న పెద్ద బుద్ధినే ప్రాణమునందు మీరు అప్లై చేయకూడదు. యూ షుడ్ నాట్ లుక్ ఎట్ లైఫ్ ఎస్ స్మాల్ అండ్ బిగ్. స్మాల్ అండ్ బిగ్ చూసే బుద్ధి ఏదైతే కలదో వీడు కోడిని అమ్ముతాడు. వాడు కోడిని అమ్మినప్పుడు తూకం వేసి అమ్ముతాడు, బతికున్న కోడిని తూకం వేసి అమ్ముతాడు. వాడి బుద్ధితో మనం ఆలోచిస్తే ఎలాగా? ఆ బుద్ధే తప్పు. సో బతుకున్న కోడిని కొనుక్కునేప్పుడు కూడా అది ప్రాణము, అది పూర్ణము. తూకం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, పూర్ణము. సో అలాగే సెల్ సైజు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, పూర్ణము. ప్రాణం పూర్ణము, ప్రాణం ముక్కలు అవ్వదు. ఎందుకంటే అది సావయవం కాదు. సావయవం కాకపోతే ఎలా ఉంటుంది అంటే అది మనస్సుకి అందదు. అది మనస్సు చేత దానిని ఊహ చేసే ప్రయత్నం కూడా మీరు చేయకూడదు. సో అది నిరవయవము కనుక ఆత్మస్వరూపము, దానికి అవయవ విభాగము, అవయవములను విడదీయుట అనేది ఈ శస్త్రములు చేయజాలవు. నయనం చెందంతి శస్త్రాన్ని. తర్వాత తథా ఏనం దహతి పావక అగ్నిరపి నభస్మీకరోతి. అగ్ని కూడా ఈ ప్రాణతత్వాన్ని, జీవతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఇంకా వేరియస్ లెవెల్స్లో ఆ పదాలు వాడుతున్నాను నేను, మీకు తెలుసు. సో ఆత్మస్వరూపమును బూడిద చేయలేదు. దేహాన్ని బూడిద చేసేస్తుంది, ఏమి సందేహం లేదు, కానీ ఆత్మస్వరూపాన్ని మాత్రం బూడిద చేయజాలదు. మళ్ళీ అదే రీజన్, ఇప్పుడు మంట పెట్టారనుకోండి, కట్టుంటే కాలిపోతుంది, నీళ్లుంటే ఇగిరిపోతాయి, ఆవిరైపోతాయి, వాయువు ఉంటే వేడెక్కుతుంది, కానీ ఆకాశానికి ఏమీ కాదు. ఎందుకంటే ఆకాశం నిరవయవం, అది ద్రవ్యం కాదు. ద్రవ్యమైతే నిప్పు మార్పును తీసుకురాగలుగుతుంది. ఆకాశం ద్రవ్యం కాదు, సవయవం కాదు, కనుక నిప్పు ఆకాశాన్ని ఏం చేయలేదు. ఇంకా ఆకాశం దృష్టాంతంగా చెప్తూ ఉంటాము ఆత్మస్వరూపాన్ని, అగ్ని ఏమీ చేయలేదు. తర్వాత తథా నా ఏనం క్లేదయంత్యాపహ. క్లేదనము అంటే విడిపోవునట్లు చేయుట, దాని పేరు. క్లేద అనే పదానికి అర్థం ఏంటి? హిందీలో ఏం రాశాడో చూసారా? బిగో నహి సక్త అని రాశాడు. బిగో అంటే అలా విడతీయడం అనే అనుకుంటున్నాను నేను. తడవటం, తడవడం అంటే కూడా విడిపోవడమే. విడిపోతుంది నీరు ప్రవేశించి ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్యలో నీరు ప్రవేశించి విడగొట్టేస్తుంది, అది క్లేదనము. తడవడం అంటే విడిపోవడమే. పోలేండి, తడేనే చెప్పుకుందాం, పర్వాలేదు. అసలు తడవడంలో ఉండే అర్థం అది. ఆ క్లేద అనే పదంలో అర్థం ఉన్నది, విడిపోవడం అనే అర్థం ఉన్నది. ఎనీవే, ఒకప్పుడు కలుపుతుంది కూడా ఉండవు, కలిపేప్పుడు కలుగుతుంది. ఉంది లేదు, విడిపోవడమే. ఇప్పుడు మీరు ఆ చపాతీ పిండికి నీళ్లు పోసి ముద్ద చేస్తారు, దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ రకంగా కలిపినప్పుడు కలుగుతుంది కూడా, కానీ మామూలుగా కలిసి ఉన్నది విడిపోతుంది నీళ్ళలో పారేస్తే. ఆ సెన్స్లో క్లేదనం అని వాడారు. పోలేండి, తడపడం అని చెప్పుకుందాం. సో నీళ్లు ఏ ద్రవ్యాన్నైనా సరే తడిసీట్లా చేస్తాయి, ఏ ద్రవ్యాన్నైనా సరే. కానీ ఆత్మస్వరూపమును నీళ్లు తడుపజాలవు. ఆత్మేమిటి, ఆత్మదాకా వెళ్ళక్కర్లా, ఆకాశాన్ని కూడా తడిగా చేయలేవు. వాయువుని తడిగా చేస్తాయి, హ్యూమిడిటీ అనేది ఒకటి ఉంటుంది, అగ్నిని చల్లారుస్తాయి, కానీ ఆకాశాన్ని కూడా తడిగా చేయలేవు, ప్రాణాన్ని తడిగా చేయలేవు. ప్రాణానికి ఏమీ అవ్వదు, అలాగే ఆత్మ చైతన్యానికి కూడా ఈ నీళ్ల వల్ల అయ్యేదేమీ ఉండదు. ఇంతలా ఎందుకు చెప్తారంటే, ఆ అజ్ఞానము చాలా దృఢంగా ఉంటుంది. ఈ పదార్థముల యొక్క లక్షణములను తన మీద ఆరోపించుకుని వీడు దేహమునకు తాను సాక్షి అనే సత్యాన్ని విస్మరించి కూర్చుంటాడు. అందుకోసం పదే పదే ఆ దాన్ని బాగా వివరిస్తూ ఉంటారు, ఆ వాసన పోవటం కోసం. ఇప్పుడు అప్పులు ఏం చేస్తాయి, ఎలా తడుపుతాయి, ఆయన శంకరులు విశ్లేషణ రాస్తున్నారు. సో నేను చెప్పిన మాట ఏదో గుర్తుండి చెప్పాను. హీఈస్ గోయింగ్ టు రైట్ ఇట్. అందాము. అపాం హి సవయవస్య వస్తున ఆర్ద్రీభావకరణేన అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం. అది క్లేద పదానికి అర్థం అది. అప్పులు, అప్పు అంటే నీళ్లు అండోయ్, అప్పులు అంటే నీళ్లు అని అర్థం సంస్కృతంలో. అప్పు అంటే జలము. సో కొంతమంది కవులు అప్పు అనే పదాన్ని తెలుగులో శ్లేషతో వాడారు. మీరంటే సంస్కృత పదం అని అనుకుంటే నీరు అని అర్థం, తెలుగు పదం అనుకుంటే లోన్ తీసుకోవటం అని అర్థం. అప్పు, సూర్యుడు అప్పు తీసుకుంటాడు అని రాశాడు కవి. వారాశాడు కవి, కవికి తట్టుతాయి అటువంటి ఐడియాస్, ముళ్ళపూడి వెంకటరమణ అనే ఒక కవి. సో సూర్యుడు అప్పు తీసుకుంటాడు, ఒకడు ఒకడు అప్పు తీసుకుంటూ ఉంటాడు. ఎలాగా తెల్లారేస్తే అప్పే పదే అంటే, చూడు సూర్య ఉదయాలండి చూడు, తెల్లారు లేవగానే అప్పులు తీసుకుంటూ ఉంటాడు. అప్పు తీసుకోవాలంటే అప్పు తీసుకుంటూ ఉంటాడు. సూర్యుడు అప్పు తీసుకోగానే నేను ఎందుకు తీసుకోకూడదు అని ఇది కవి యొక్క లక్షణం. సో మరి సూర్యుడు అప్పు తీర్చేస్తాడు కదా, నేను తీర్చేస్తాను, వెంటనే తీరుస్తాడా ఏమి సూర్యుడు? జూన్ నెలలో దాకా తీర్చడం, అలాగే నేను కూడా జూన్లో తీరుస్తా అని ఇలా నడుస్తుంది అనమాట డిస్కషన్. అప్పు వెరీ ఇంట్రెస్టింగ్. సో అపాంహి అప్పులు సవయవస్య వస్తున, అది అవయవములు కలిగిన పదార్థం అయి ఉండాలి. ఉంటే ఏం చేస్తాయి అప్పులు? ఆర్ద్రీభావకరణైన అవయవ విశ్లేపాష అపాద అపాద ఆపాదనే సామర్థ్యం. అప్పులకి ఈ సామర్థ్యం ఉన్నది. ఏమిటంటే అసత్యము ఆర్ద్రీభావకరణైన తడిగా అయ్యి ఇట్లా చేస్తాయి. అవయవ విశ్లేష ఆపాదములు విడిపోవుట అనే పనిని చేయగలుగుతాయి. ఆ సామర్థ్యము అప్పులకు ఉన్నది. ఇక్కడ అవయవములు అనేది ముఖ్యం, ఎందుకంటే ఆత్మ నిరవయవము కావుననే అవిక్రీయము, అది మెయిన్ ప్రతిపాదన అది. కాబట్టి అటువంటి సామర్థ్యం ఉన్నది. దాని ఎందుకనుక అవయవములు ఉంటే అప్పులు దాన్ని ఎలాగోలా విడగొడతాయి. మహాపర్వతాన్ని కూడా అప్పులు విడగొట్టి ఇసుక కింద మారుస్తాయి. అవయవం ఉంటే చాలు, దాన్ని అలా బ్రేక్ చేస్తూ ఉంటాయి. కానీ ఆత్మస్వరూపాన్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే ఆత్మ నిరవయవం గనుక. అదే అంటున్నారు, తత్ నా నిరవయవే ఆత్మని సంభవతి. కాబట్టి నిరవయవమైన ఆత్మయందు తత్ అంటే అది, అదంటే విడిపోవటం, విశ్లేషము. ఆ విడిపోవటం అనేది సంభవము కాదు. చూడండి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకి ఒకప్పుడు చాలా ఉత్కృష్టమైన సమాధానం చెప్తే జనాలు ఆ సమాధానాన్ని స్వీకరించడానికి కూడా ఇబ్బంది పడతారు. సో ఒక ఆయన నన్ను అడిగారు, ఏమండి మరణించిన తర్వాత పునర్జన్మ ఏం జన్మ వస్తుంది అని ఏదో అడిగారు. అంటే నేను చెప్పాను, చూడండి పునర్జన్మ అనేది భారత హిందూ సిద్ధాంతంలో ఉండనే ఉన్నది, సర్వత్రా చెప్పి మాట ఇది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాంగా, దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని తీసుకుంటాడు, పునర్జన్మ అనేది ఉంది. కానీ పునర్జన్మని తత్వంగా శాస్త్రం ప్రతిపాదించటం లేదు. బ్రహ్మ విద్యలో పునర్జన్మని నిర్ధారించడం కోసం బయలుదేరలేదు. పునర్జన్మని నిర్ధారించడం, లేదా మనకి ఏదైనా కామనలు ఉంటే అవి తీర్చుకునేందుకు కర్మల్ని చేయడం, ఇవన్నీ నిర్ధారించడానికి బ్రహ్మ విద్య ఎందుకండి? ఇది బ్రహ్మ విద్యలో భాగం కాదు, అదంతా కూడా సంసార విద్యనే అనాల్సి ఉంటుంది, సంసారంలో భాగమే. ఇక్కడ మరణించి ఇంకో చోట జన్మిస్తే దాంట్లో దానికి బ్రహ్మ విద్య ఏం సంబంధం దానికి? కాబట్టి మీరు ఏం ఆన్సర్ కావాలి? చూడండి, ఆత్మకు, మీ స్వరూపమైన ఆత్మకు పునర్జన్మ లేదు. ట్రై టు నో దాట్. తర్వాత మీరు ఒక లెవెల్లో, శాస్త్రంలో కూడా ఒక లెవెల్లో ఆత్మ పరిచ్ఛిన్నమై దేహముతో, దేహములో ప్రకటమైనప్పుడు దేహము యొక్క లక్షణాలన్నీ ఆత్మ ఎందు ఆరోపించేసి దానికి జీవుడని వేరే పేరు పెట్టి ఆ జీవుడి యొక్క గతి ఇటు వెళ్తాడా అటు వెళ్తాడా అని నిరూపించే భాగం ఉంటుంది. ఆ భాగంలో ఆన్సర్ మీకు కావాలనుకోండి, ఓకే దట్ ఆన్సర్ విల్ బి గివెన్. మీరు స్వర్గలోకానికి వెళ్తాడు ఫలానా వాడు, లేకపోతే నరకానికి పోతాడు ఇంకొకడు అని ఏదో ఆన్సర్ చెప్తారు. అలా కాకుండా మీరు ఈ ఆత్మను దేహము యొక్క పరిచ్ఛేదము దానికి అంటగట్టకుండగా ఆత్మశుద్ధ చైతన్యము అని మీరు తెలుసుకునే సందర్భంలో అక్కడ బోధించే ప్రక్రియ ఎలా ఉండదు. అక్కడ బోధించే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, మీరు నిద్రపోయినప్పుడు ఆ సత్స్వరూపంలో విలీనమవుతున్నారు, నిద్రలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ సత్స్వరూపం నుంచే బయటకు వస్తున్నారు. సత్ అంటే సర్వ జగత్ కారణం బ్రహ్మ, ఆ బ్రహ్మాత్మలో విలీనమై బ్రహ్మాత్మ నుంచి బయటకు వస్తున్నారు. మరణించినప్పుడు కూడా అంతే, మరణించినప్పుడు ఎక్కడ విలీనమవుతారు, బ్రహ్మాత్మలో విలీనమవుతారు. మరణించే పుట్టినప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి పుడతారు, బ్రహ్మాత్మ నుంచి పుడతారు అని చెప్తారు. ఇప్పుడు తరంగం ఉన్నది, ఇక్కడ విలీనమైంది తరంగం, ఇక్కడ విలీనమైన తరంగం ఎక్కడికి ఏమైంది తరంగం అంటే ఏమవడమేటి, ఇక్కడ విలీనమై అదిగో అలా వచ్చి ఇక్కడ తేలింది అని మళ్ళీ ఇంకో చోట చూపించవచ్చు మీరు. ఈ తరంగమే ఆ తరంగమైంది అని ఒక రిప్లై. ఇంకో రిప్లై ఏమిటంటే, ఈ తరంగము సముద్రంలో విలీనమైంది, ఆ తరంగం సముద్రం నుంచి పుట్టింది. అయితే ఈ తరంగం ఈ తరంగమే ఆ తరంగం, ఎందుకండి ఈ క్యాల్కులేషన్స్ అన్నీ? సర్వం సముద్రంలో విలీనమవుతాయి, సర్వం సముద్రం నుంచి పుడతాయి. మీరు ఈ అవాంతర కారణాన్ని, ఇది మనస్సు యొక్క ఒక హ్యాబిట్ అనమాట, మనస్సుకి కారణమీమాంస చేయటం అంతా తృప్తి ఉంటుంది మనస్సుకి. ప్రతిదానికి ఒక కారణాన్ని వెతకటానికి మనస్సు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఎందుకు వచ్చిన కారణమీమాంస, అన్నిటికీ ఒకే కారణమని తెలుసుకుంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి నేను ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడికి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అని అలాగా అవాంతర కారణాలని ఏం వెతుకుతాము. నేను ఒకే చోట నుంచి వచ్చాను, నేనేమిటి సకల ప్రాణులు ఒకే పరమేశ్వరుడు నుంచి వచ్చి మళ్ళీ అదే పరమేశ్వరుల్లో విలీనమవుతాయి, అది తెలుసుకుని ప్రయత్నం చేస్తే పోతుంది కదా, అది ధోరణి. ఆ ధోరణిలో మాట్లాడతారు. కాబట్టి ఆత్మ నిరవయవము, దాని ఎందు ఇలా విడదీయటం అనేది సంభవము కాదు. తథా స్నేహవద్రవ్యం స్నేహశోషణేన నాశయతి వాయుహు, ఈ వాయువు కూడా అంతే. ఇప్పుడు వాయువు ఏం చేస్తుందంటే, స్నేహవత్ ద్రవ్యం, స్నేహము గల ద్రవ్యమును, స్నేహము అంటే తడి నూనె, స్నేహ శబ్దానికి నూనె అని అర్థం, అతుక్కుంటుంది స్నేహ స్టిక్కీ, ఆ స్టిక్కీగా ఉన్న ద్రవ్యాన్ని ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ స్టిక్కింగ్కి అవసరమైనటువంటి ఆ ద్రవాన్ని తీసి పారేస్తే ఆ స్టిక్కింగ్కి నేచర్ లేకుండా అయిపోతే అప్పుడు ఆ పదార్థం ఏమిటవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. బాడీ డిహైడ్రేట్ అయితే ఏమిటవుతుందండి కథ, ఫుల్గా డిహైడ్రేట్ కానక్కర్లా, బాడీలో పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఏదో 68 or 70% ఉంది, ఒక్క 10% వాటర్ తగ్గేప్పటికీ అయిపోతుందంటే ఇంకా అవయవాలన్నీ కూడా శోషణం ప్రారంభమైపోతుంది, శోషలోకి వెళ్ళిపోతాయి అండ్ దే డై. ఎందుకు, వాట్ ఈస్ డెత్ అంటే, ఆ లోపల ఉన్నటువంటి ఆ స్నేహము అంటే ఈ పదార్థములనన్నిటినీ కలిపి ఉంచేటువంటి ఆ ద్రవద్రవ్యము, అది ఎప్పుడైతే తొలగిపోయిందో వాయువు యొక్క ప్రభావం చేత ఆ పదార్థం విడిపోయి నాశనం అయిపోతుంది. ఆ విధంగా అవయవ పదార్థాలకు అవుతాయి ఇటువంటి లక్షణాలన్నీ, ఆత్మకి కాదు. స్నేహ శోషణైనా ఆ లోపల ఉండే తడిని, ఆ స్టిక్కింగ్ నూనెని ఎండగొట్టేసి వాయువు ఆ పదార్థాన్ని నాశనం చేసేస్తుంది. ఆ విధంగా వాయువు ఆత్మని చెయ్యలేదు అదే అన్నారు. ఏనం స్వాత్మానం నశోషయతి మారుతః అపి. కాబట్టి ఈ విధంగా వాయువు కూడా వ్యక్తి యొక్క ఆత్మస్వరూపాన్ని, స్వ ఆత్మానం, స్వ అంటే దేహి యొక్క ఆత్మస్వరూప, స్వ అంటే దేహి తన యొక్క, తన యొక్క అంటే ఈ తాను ఎవరవుతారండి, తాను సర్వనామం కదా, స్వ సర్వనామం, స్వస్వౌ స్వే సర్వనామం, తాను అంటే సర్వనామం, ఎవడవుతారు తాను, అంతకుముందు ఎవరు చెప్తే వాళ్ళే అవుతారు, అంతకుముందు దేహీ ప్రకృతం కదా. అస్వ ఆత్మానం, ఆ దేహి యొక్క ఆత్మ, ఆత్మ దేహి యొక్క ఆత్మ ఏమిటి, చైతన్యం. సో ఆత్మ చైతన్యమును వాయువు ఎండగొట్టలేదు, గొరకంగా కూడా చెప్పుకోవచ్చు కానీ అంతలా అనవసరం. వాయువు యొక్క ఆత్మ కూడా ఈ చైతన్యమే, కాబట్టి వాయువు తన ఆత్మ అయిన చైతన్యాన్ని ఎండగొట్టలేదు అలా కూడా చెప్పచ్చు. ఎలా చెప్పినా, పంచభూతముల వల్ల కలిగే మంచి చెడులు, మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది, ఇక్కడ చెడే చెప్పారు, పంచభూతముల జరిగే హానిని ప్రస్తావించారు, పంచభూతముల వల్ల జరిగే మంచి దేహానికే జరుగుతుంది, ఆత్మకే కాదు. పంచభూతముల వల్ల జరిగే చెడు దేహానికే జరుగుతుంది, ఆత్మకు కాదు. నేను పంచభూతముల సమ్మేళనమైన దేహము నేను కాదు. ఈ సమ్మేళనములో ప్రకటమవుతున్న దీనికి అతీతంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యము నేను. ఈ విషయాన్ని దృఢంగా తెలుసుకున్నవాడు ఆ సమయంలోనే మీకు సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు. ఇప్పుడు మోక్షం విముక్తి, మోక్షము బంధము అనేది కేవలము ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఉన్నది. దేహాభిమానము, దేహాభిమానము అంటే దేహమే నేను అనే అభిమానము, దేహాభిమానము దృఢంగా ఉన్న చోట సంసారం దృఢంగా ఉంటుంది. దేహాభిమానం శిథిలంగా ఉంటే, అంటే పలచగా ఉంటే సంసారం పలచగా ఉంటుంది. దేహాభిమానం లేకపోతే వాడే జీవన్ముక్తుడు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ ఎ గ్రోత్, ఇది గ్రోత్ అన్నమాట. సో దేహాభిమానం కొన్ని సందర్భాల్లో చాలా దృఢంగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో శిథిలమవుతుంది. జీవన్ముక్తుని దగ్గరికి వచ్చేప్పటికి అసలే ఉండదు. ఈ ఆధునిక కాలంలో, ఆధునిక కాలమే అక్కర్లేదు, అన్ని కాలాల్లోనూ ఒకలాగే ఉంది. అజ్ఞానం అనేది సమానంగానే కొంచెం హెచ్చుతగులు ఏవో ఉంటాయి. ఏదో ఈ సంస్కృతిలో బతికి వాళ్ళకి, మన సంస్కృతి ఒకటి ఉంది కదండి, ప్రాచీన సంస్కృతి, ఈ సంస్కృతిలో బతికి వాళ్ళకి ఈ లోకంలో వచ్చే పోకడలని చూసినప్పుడు కొంచెం ఇదంతా కూడా బాగులేదని అనిపించటం సహజం. అలా అనిపించడం సహజం, అలా అనిపించక్కర్లేదు కూడా, కానీ మరి అనిపిస్తూ ఉంటుంది. సో ఎలాగంటే, ఇప్పుడు సమాజాన్ని నేను ఈ పాయింట్ మీద ఆలోచించా. ఇప్పుడు సమాజం పూర్తిగా, మన భారతీయ సమాజం పూర్తిగా చిన్నాభిన్నమై ఉండదు, వెర్టికల్గాను హారిజాంటల్గాను డివైడ్ అయిపోయింది. ఈ డివిజను రాజకీయ నాయకులు తెచ్చియరేమో అని నేను అనుకునేవాడిని ఒకప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇష్యూ లేని చోట ఇష్యూ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి డివైడ్ చేస్తారు. ఇప్పుడు నాగార్జునసాగర్లో నీళ్లు ఉన్నాయనుకోండి, ఏవో ఉన్న నీళ్ళు ఏవో ఉన్నాయి వాడుకోవచ్చు, అదో ఇష్యూ కాదు. కానీ అక్కడ ఈ నాగార్జునసాగర్ నీళ్లు మహబూబ్ నగర్ వాళ్ళకి వెళ్ళాలా, శ్రీశైలం వాళ్ళకి వెళ్ళాలా అంటూ ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారు. సో మచ్ సో, సో ఇట్ సో హ్యాపెన్స్ అక్కడ ఒక కాలం ఉంది, ఆ కాలం ఒక వంతెన ఉంది, ఆ వంతెనకు అవతల వైపు జిల్లా వాళ్ళు, వంతెనకి ఇవతల వైపు ఈ జిల్లా వాళ్ళు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళేసి కొట్టుకున్నారు కొద్ది కాలం క్రితం. ఈ నీళ్లు మాకు కావాలంటే మాకు కావాలి, ఆ నీళ్లలో ప్రవహిస్తూనే ఉన్నాయి, ఆ నీళ్లు మావంటే మావని వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, రాళ్ళేసి కొట్టుకుంటున్నారు. అలా కొట్టుకోవడం ఎందుకు జరిగిందంటే, ఇటు నుంచి కొంతమంది రాజకీయ నాయకులు, ఈ టీఆర్ఎస్ నాయకులు, అట్నుంచి ఏదో రాయలసీమ నాయకులు, వీళ్ళు వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు అలా ప్రోత్సాహం చేసి కొట్టుకుని ఇట్లా చేశారు. కాబట్టి రాజకీయ నాయకులు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు అని అది మామూలుగా అందరూ గమనించే సంగతి. కానీ నాకేమనిపించిందంటే, కేవలం రాజకీయ నాయకులే కాదు, మీడియా కూడా బాగా పెరిగి సమాజాన్ని విడతీయటంలో మీడియా తన వంతు పాత్రని పోషిస్తోంది అని అనిపించింది. ఇప్పుడు రైల్వే బడ్జెట్ వచ్చిందనుకోండి, ఈ బడ్జెట్ని వీళ్ళు ఎలా విశ్లేషణ చేస్తున్నారంటే, ఓవరాల్గా రైల్వేస్లో మీకు డివిజన్ వైజ్ డివైడ్ చేయడానికి అవకాశం తక్కువ. ఇప్పుడు ఇక్కడ రైలు ఎక్కారనుకోండి, ఇక్కడ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్ళారనుకోండి, అదే 4-5 స్టేట్స్ని కవర్ చేసుకుంటూ పోతుంది. కొన్ని రైళ్ళు అయితే అలెప్పి బొకారో అని ఒక రైలు ఒకటి ఉంది, ఆ రైలు 3 రోజులు ప్రయాణం చేస్తుంది. తర్వాత కొచ్చిన్ నుంచి బయలుదేరి కొచ్చిన్ తీన్ సుఖియా అని ఒక రైలు ఒకటి ఉంది, అది కొచ్చిన్లో ఎక్కితే అస్సాం ఎండలో తీన్ సుఖియా అని ఊరు ఒకటి అక్కడికి పోతుంది. అలా వెళ్తూ ఉంటుంది అది 3-4 రోజులు ప్రయాణం. కాబట్టి రైలుకి ఆంధ్ర రైలు, తెలంగాణ రైలు, లేకపోతే పంజాబ్ రైలు, అలాగంటే డివిజన్ లేదు రైలుకి. అంచేతనే రైల్వే డివిజన్స్ ఒకప్పుడు జోన్స్ కింద డివైడ్ చేయడంలో వాళ్ళు రైల్వే నెట్వర్క్ బేసిస్ మీద డివైడ్ చేసుకునేవారు, కానీ రాజకీయ నాయకులు ప్రవేశించి ఆ పరిస్థితిని అంతని కలుషితం చేసి పెట్టారు. ఈ రైల్వే ఈ బడ్జెట్ చర్చలో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, లాలూ ప్రసాద్ మొత్తం బీహార్కి చేసుకుంటాడు, ఇంకే రాష్ట్రానికి చేయడు అని ఇలా మొదలుపెట్టి ఆంధ్రాకి ఏమొస్తుంది, లేదా ఆంధ్రాకి రావడం ఏమిటి, మొత్తం ఓవరాల్ రైల్వే వ్యవస్థ బాగుపడితే మన ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు మద్రాసు తమిళనాడు ఎక్స్ప్రెస్ బాగా నడుస్తుంది, తమిళనాడు ఎక్స్ప్రెస్ మద్రాసు టు ఢిల్లీ బాగా నడుస్తుంది అనుకోండి, మనం గాజీపేటలో ఎక్కి ఢిల్లీ వెళ్ళొచ్చు, మనకే లాభం దాంట్లో. తమిళనాడు లాభం ఏమిటి, మన కోట మన ప్రకారం మనం టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చు, ఏదో రకంగా దాంట్లో పడితే అది ఢిల్లీ మోసుకుపోతుంది. అది సరిగ్గా నడవట్లేదు అనుకోండి, అందరూ నష్టపోతారు. కేవలం తమిళనాడు వాళ్ళే నష్టపోతారా ఏమి? ఏదో సంఖ్యని బట్టి వాటెవర్. ఈ విధంగా ఆంధ్రాకి రావాల్సినంత రాలేదు. ఓకే, పోనీ అక్కడ ఆగచ్చా? యు స్టాప్ దేర్ అట్లీస్ట్. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినంత రాలేదు. ఈ గోల ఎప్పుడు ఉండేదే. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి రావాల్సినంత రాలేదు అని ఒకడు, రాయలసీమకి రావాల్సినంత రాలేదని ఇంకొకడు, అక్కడ మా కోటిపల్లికి రావాల్సినంత రాలేదని ఇంకొకడు. మళ్ళీ దీంట్లో డివిజన్. పోనీ అక్కడ ఆగిందా అంటే విశాఖపట్నం వాళ్ళు మా డివిజన్ని మీరు న్యూట్రలైజ్ చేసేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన విశాఖపట్నం మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆ సెక్షన్ వేరు. ఈ రకంగా దాన్ని బాగా విరిచేసి ముక్కలు ముక్కలు చేసి చర్చ చేస్తున్నారు. ఈ చర్చని ఒకప్పుడు రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ ప్రోయాక్టివ్గా ఈ మీడియా వాళ్ళు దాన్ని నడిపిస్తున్నారు. సో సమాజం యొక్క స్థితిగతులు చూస్తే కొంత మనసుకి క్లేశం కలుగుతూ ఉంటుంది. ఎనీవే, లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే దేహాభిమానము చాలా బలమయ్యేట్లా ఉంది. దేహాభిమానాన్ని పనికట్టుకుని బలం చేయకూడదు. ఉంటుంది ప్రతివాడిలోనూ దేహాభిమానము, దేహము నేననే అజ్ఞానం వల్ల వచ్చేటువంటి అవలక్షణాలు ఇవన్నీ ఉంటాయి, ప్రతివాడిలోనూ ఉంటాయి. పని కట్టుకుని దానిని ప్రమోట్ చేయకూడదు. నేను మనవి చేసేది ఏంటంటే దేహాభిమానాన్ని ఇప్పుడు ఈ క్షణంలో అందరూ విడిచిపెట్టేసి జీవన్ముక్తులుగా రోడ్డు మీద వెళ్ళిపోవాలని నేను అంటలేదు. దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. సొసైటీ మూవ్స్ ఆన్. బట్ ది పాయింట్ ఈజ్ పని కట్టుకుని దేహాభిమానాన్ని ప్రమోట్ చేసినట్లయితే తద్వారా మీరు అపకారం చేస్తున్నారు. ఎదరవాడికి అపకారం, తనకి తాను అపకారం చేసుకోవడం. సో ఆ విధంగా ఇప్పుడు బిజినెస్ వాడు ఉన్నాడు అనుకోండి, బిజినెస్ వాడు చేస్తున్నాడంటే వాడికి ప్రాఫిట్స్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వాడు చేసేది ఏదో చేస్తాడు. బిజినెస్ వాళ్ళు చేశారంటే ఓకే, లెట్ దెమ్ డూ ఇట్. సోషల్ ఇన్స్టిట్యూషన్సు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్సు, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్సు, స్పిరిచువల్ మాస్టర్స్, కనీసం వీళ్ళైనా దేహాభిమానాన్ని ప్రమోట్ చేయకుండా ఉండాలి. కానీ సర్వత్రా కూడా దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగానే కనపడుతుంది. సపోజ్ బర్త్డే బ్యాష్ ఉందనుకోండి, దాంట్లో దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తున్న లక్షణం కనపడుతుంది. మరణ భయాన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, నేను చచ్చిపోతానేమో అనే భయాన్ని నేను ప్రాజెక్ట్ చేశాను అనుకోండి. సపోజ్ నేను ఎవరో జాతకం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వెళ్తే ఆయన జాతకం చూసి, స్వామీజీ మీకు 60 ఏళ్ల లోపల మీకు గండం ఉన్నది. గండము ఈ తెలుగు పదమా సంస్కృత పదమా నాకు అర్థం కాదు. తెలుగు పదం, సంస్కృత పదం కాదు. ఎందుకంటే సంస్కృతం అయితే గండము అంటే చెక్కిలి అని అర్థం. గండస్థలము అని వినే ఉంటుంది, చెక్కిలి అని అర్థం. అది తెలుగు పదం, ఈ గండం అనేది తెలుగు పదం. స్వామీజీ మీకు గండం ఉంది అని ఈ జ్యోతిషం వాళ్ళు స్వామీజీని ఏమైనా లెక్క పెడతారనుకుంటున్నారా మీరు? వాళ్ళు స్వామీజీ కూడా జ్యోతిషం చెప్పేస్తారు. ఏమి ఎవరికైనా జ్యోతిషం చెప్తారు. వాళ్ళ లెక్క ఏదో ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళ క్యాల్కులేషన్స్ వేరే ఉంటాయి. వాళ్ళ ఆకాశం కేసు చూడాల్సిన పని లేదు. మీకు తెలుసా అది జ్యోతిషం అంటే? ఊరికే సూర్యుడు చంద్రుడు అంటాడు, రాహు శుక్రుడు అంటాడు, తర్వాత ఇంకా ఏదో శుక్రుడు వేరే ఇవన్నీ అడ్డాడే. కానీ తలుపులు వేసుకుని లోపల గదిలో కూర్చొని అంటాడు ఈ మాటలన్నీ. ఏమంటే మీరు ఎప్పుడైనా తెల్లవారుసా వేగు చుక్క అని ఆ చంద్రుడు పక్కనే వస్తూ ఉంటుంది, దాన్ని ఏదో శుక్రగ్రహమో ఏదో గ్రహం అంటారు, ఎప్పుడైనా చూసారా అంటే అదేమిటి వేగు చుక్క అక్కడ వస్తుందా శుక్రగ్రహం అని? అది కూడా తెలియదు వాళ్ళకి, చూడాల్సిన అవసరం లేదు. తెలిస్తే అది ఇంకో సందర్భంగా తెలిసిన మాట. కానీ ఈ క్యాల్కులేషన్కి దానికి సంబంధం ఏమి? ఈ క్యాల్కులేషన్ ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ. దానికి మీకు పైన ఉన్న గ్రహాల పరిస్థితికి సంబంధం ఏమి లేదు. అంచేతనే సూర్యుడు కూడా గ్రహంగా పరిగణింపబడుతుంది, చంద్రుడు కూడా గ్రహం, భూమి కూడా గ్రహం. భూమి గ్రహమే నిజానికి, కానీ భూమిని గ్రహంగా తీసుకోరు. వాట్ ఎవర్, ఆ క్యాల్కులేషన్ ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ లాజిక్. అండ్ సో స్వామీజీ మీకు గండం ఉన్నది అని నేను చెప్పాను మీ దగ్గరికి వచ్చి. ఆయన నాకు చెప్పారు. ఆయన నాకు చెప్తే నేను చచ్చిపోతాను రాబోయే 2-3 ఏళ్లలో, ఐఎమ్ గోయింగ్ టు డై అనే భయం నాకు పట్టుకుంది. ఒకసారి భయం అనేది మనసులో నిర్మాణం అయితే ఆ ప్రెషర్ ఉంటుంది. నేనేదో ఒకళ్ళతోటో ఇద్దరితోటో చెప్తాను, మొత్తం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు స్వామీజీ చచ్చిపోకుండా ఏం చేయాలి అని ఇప్పుడు అందరూ కలిసి ఆలోచించి ఏదైనా ఒక పూజా పునస్కారం మొదలుపెట్టారు. దానికి ఆ ఉపాయం కూడా మళ్ళీ మీరు మీలో 2-3 ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి మళ్ళీ ఇంతకంటే పెద్ద జ్యోతిష్యుని కన్సల్ట్ చేశారనుకోండి, కరెక్టే, ఈయన గండం ఉన్నమాట వాస్తవమే, ఈయన చచ్చిపోకుండా ఉండాలంటే మనం ఫలానా హోమాలు అవి చేయాలి అంటే మీరు ప్రేమతో అవి మొదలెడతారు, ఆ పని చేస్తాం, అది నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుని నయనం చెందంతే శస్త్రాన్ని పాఠం. ఎలాగండి అదేనా ఇదేనా రెండూ ఒకేసారి ఎలాగండి ఈ కాంట్రడిక్షన్ ఎలాగ మేనేజ్ చేయటం? అయితే పీపుల్ ఆర్ మేనేజింగ్ కాంట్రడిక్షన్స్, ఏమీ సమస్య ఏంటో. ఏదో ఎవరో కొద్దిమంది అమాయకులు కాంట్రడిక్షన్స్ని మేనేజ్ చేయలేక అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ మామూలుగా లోకంలో పిల్లి పాలు తాగుతో ఏదో సామెత ఎలాగా ఆ కాంట్రడిక్షన్స్ని ఇక్కడ ఈ మాట అక్కడ ఆ మాట చెప్పేయడం అంతే. అక్కడికి వెళ్ళిపోయి అపమృత్యు నివారణార్థం ఆయుష్ హోమం గరిష్యాన్ని చేసేయడం అక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడికి వచ్చేసి నయనం చెందంది శస్త్రాన్ని నయనం దహతి పావక అని ఇక్కడ గడబడి చేసేయడం. ఇది ఇక్కడ ఇక్కడ ఇది అక్కడది ఇది దేనికదే ఏ ఎండకా గొడుగు సామెత ఉంది అలాగా ఏ ఎండకా గొడుగు అని. అంటే ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే కాంట్రడిక్షన్స్ని బాగా మేనేజ్ చేయగలగడం. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఎ డిసెప్షన్, అంటే మనస్సు తనని తాను వంచుకోవటం. కాబట్టి కాంట్రడిక్షన్స్లో మనం పడిపోకూడదు. సో